ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం ప్రేమం ప్రేమం ప్రేమం ప్రేమం ప్రేమం ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతివస్య ప్రీతం ప్రీతం ప్రీతం ప్రీతం ప్రీతం ప్రీతం కుమం కుంకుం కుంకుమం తంతోం తంతునా మమ జీవనం మమ జీవనం మమ జీవనం మహం కళ్యం మాంగళ్యం తందో మంగళా మమ జీవితం మమ జీవితం మమ జీవితం ఓం శాంతి శాంతి శాంతి శాంతి దేవనిన్ కోవే మూడియ నేరం నానెన్న కేతేన్ దేవమే ఇంద్ర ఎన్న జీవన్ తేయుదే ఎన్ మనం దేవుడి